புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ. பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரறவும் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ ஆரவ பாசுரம் புள்ளும் சிலம்பினகான் அனே பாசுரம். ஆண்டாள் ஆமே அவதரிச்சின ஸ்ரீவில்லிபுத்தூர்னு கோகுலங்கா பாவிஞ்சி தம స్నేహితురాలు అందర్నీ గోపికాస్త్రీగా భావించి తమ ఊర్లో ఉన్నటువంటి వటపత్ర సాయిను శ్రీకృష్ణుడుగా భావించి ఈ నోమును అనుష్ఠిస్తూ ఉన్నారు. ఎవరెవరు వస్తారో మీరంతా రండిని ఆంటాళ్ పిలిచిన వెంటనే వాళ్లంతా రావడం జరిగినది. వాళ్లలో కొందరు పేరిచ్చి ఇంకా కొందరు రాలేదు. ఒక 10 మంది గోపికాస్త్రీలు తమ తమ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా రాలేదు. ఆ విధంగా ఉన్నటువంటి గోపికాస్త్రీలు వాళ్ళు ఉండే ఇంటి వాకలికి వెళ్ళి వాళ్లను నిద్ర నుండి లేపి వాళ్లను కూడా తమ గోష్ఠిలో చేరినట్టు చేసే విధంగా 10 పాసురాలు కనపడుతున్నాయి. అందులో మొదటి పాసురం ఇది. 10 మంది గోపికాస్త్రీలను వాళ్ల వాళ్ల ఇంటి వాకల్లో నిలిచి వాళ్లని పిలవడం. మొదటి గోపకన్యక యొక్క ఇంటి వాకలికి చేరారు ఆండాళ్ తమ స్నేహితురాలతో. తెల్లవారింది అనేటువంటి విషయాన్ని ఆమెకి వీళ్లు ఈ పాసుర ద్వారా చెప్తున్నారు. వీళ్ళందరికీ కృష్ణ భక్తి సమానంగా ఉన్నప్పుడు ఈ 10 మంది మాత్రం నిద్రపోవడం ఏమి, మిగిలిన వాళ్లంతా నిద్రించకుండా మేల్కొని ఉండడం ఏమిటి అని మనకు ఒక సందేహం రావచ్చు. వీళ్లు ఇద్దరిని మనం చూస్తే వీళ్లలో కొందరు లక్ష్మణస్వామి లాంటి వాళ్లు, నిద్రపోయేవాళ్లు భరతుడు లాంటి వాళ్లు. అంటే లక్ష్మణస్వామి ఒక క్షణం కూడా రాముడు వారిని వదలకుండా రాముడు వాళ్ళు పక్కనే ఎల్లప్పుడూ ఉండేవారు. ఆ విధంగా ఆండాళ్ లాంటి వాళ్లంతా ఉన్నారు. ఈ 10 మంది తమ తమ ఇంట్లో ఉండేవాళ్లు భరతుడు వలె ఉంటూ ఆ రాముడు వారి యొక్క ఆ కళ్యాణ గుణాన్ని అట్లనే తలుచుకొని మైమరుస్తూ ధ్యానిస్తూ సంతోషిస్తూ దాంట్లో ఒక రకమైన ఆనందాన్ని పొందే రకంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు. అందువల్ల ఈ వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి తారతమ్యాన్ని వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. పుళ్ళుం శిలంబినహాన్ అని చెప్తున్నారు ముందుగా. ఇదిగో చూడు పక్షులు శబ్దిస్తున్నాయి. పుళ్ళుం శిలంబిన అంటే పక్షులు శబ్దించినాయి. కాన్ వచ్చి చూడమా అని చెప్తున్నారు. తెల్లవారింది అని చెప్పడానికి మొదటి గుర్తు పక్షులు యొక్క నాదం. అంటే పక్షులు శబ్దించి తెల్లవారిజామున పక్షులు శబ్దిస్తున్నాయి. పుళ్ళుం శిరంబినహాన్ పుళ్ళరయన్ కోయిల్. పుళ్ళు అంటే పక్షి, అరయన్ అంటే స్వామి. పక్షికి స్వామి అంటే పక్షిను వాహనంగా చేసుకుని ఉన్నటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు మహావిష్ణు. పుళ్ళరయన్ కోయిల్, కో అంటే యజమాని, అతని యొక్క ఇల్లు అంటే ఇల్లు అంటే గుడి అర్థం. పక్షి రథుడుగా ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణు యొక్క ఆలయం పుళ్ళరయన్ కోయిల్, వెళ్ళై విళిసంగిన్ తెల్లగా ఉన్నటువంటి పిలిచే విధంగా ఉన్నటువంటి ఆ శంఖాన్ని ఆ గుడిలో తెల్లవారుజామున సుప్రభాతం జరిగేటప్పుడు వాళ్ళంతా ఊపుతున్నారు కదా, శంఖధ్వని చేస్తున్నారు కదా తెల్లవారే ఆ సమయంలో కదా అది చేస్తారు ఆ విధంగా అని రెండవ గుర్తు చెప్తున్నారు అండాళ్. పుళ్ళరయన్ కోయిల్ వెళ్ళై విళిసంగిన్ పేరరవం కేటిలయో. ఆ శబ్దాన్ని నువ్వు వినలేదా? పక్షులు శబ్దిస్తున్నాయి, ఆ మహావిష్ణు యొక్క శ్రీమన్నారాయణుని యొక్క గుడిలో సుప్రభాత సేవ జరిగేట సమయంలో శంఖాన్ని ఊపుతున్నారు అని రెండవ గుర్తుని చెప్పడం జరిగింది. పిళ్ళాయ్ ఎడుందిరాయ్, ఆమె ఇంకా నిద్ర నుంచి లేచి రాలేదు. పిళ్ళాయ్ అని పిలుస్తున్నారు. పిళ్ళాయ్ అంటే చిన్న వయస్సులో ఉన్నటువంటి ఒక గోపికాస్త్రీ. అంటే భగవద్ అనుభవంలో కూడా ఈమెకి ఇంకా అనుభవం రాలేదట. అంటే కృష్ణునితో కలిసి ఉండే వాళ్లలో ఈమె చిన్న వయసులో ఉన్నటువంటి ఆవిడ. అందువల్ల పిళ్ళాయి అని పిలుస్తున్నారు. పిళ్ళాయి ఎళుందిరాయ్, నిద్ర నుంచి లెమ్మ. పిళ్ళాయి ఎళుందిరాయ్ பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி. ఇక్కడ ఆమె నిద్ర నుంచి లేవాలంటే మనం ఏం చేయాలా? ఆమె ఏమో నిద్ర నుంచి లేచి రాలేదు. శ్రీకృష్ణుని యొక్క వీర చరిత్రం రెండింటి చెప్తే ఒకవేళ ఆ సంతోషం వల్ల లేచి వస్తుందో ఏమో చూస్తామని ముందుగా పేయ్ ములైనంజుండు అని పూతనావధ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే కంసుడు అతని చేత పంపబడిన పూతన అనేటువంటి ఒకనొక అసుర ఆ స్త్రీ యశోదమ్మ వేషంలో కృష్ణ శిశువును అట్లనే ఎత్తుకొని అతనికి తల్లిలాగా పాలిచ్చే వ్యాజంగా విషంతో కూడినటువంటి పాలను అతడు తాగినట్టు చేసి శ్రీకృష్ణుని సంహరించాలా అనేటువంటి భావంతో పూతన అనేటువంటి ఆవిడ గోకులం లోపల దూరి యశోదమ్మ వేషను ధరించుకొని శ్రీకృష్ణ శిశువును ఎత్తుకొని ఆమె పాలిచ్చే కార్యాన్ని చేసే సమయంలో శ్రీకృష్ణుడు దాన్ని గుర్తించి మన తల్లి కాదు ఈమె అనేటువంటి దాన్ని తెలుసుకొని స్తన్యం తత్ విష సమ్మిశ్రం అని చెప్పినట్టు వెంటనే శ్రీకృష్ణుడు పాలు తాగే వ్యాజంగా అతని యొక్క ప్రాణాన్ని కూడా తాగేశాడు. ఈ పూతనా వృత్తాంతాన్ని ఎవరైతే వింటున్నారో వాళ్లకు మరో జన్మ లేదు అని యాదవాభ్యుదయ మహాకావ్యంలో శ్రీ వైష్ణవ ఆచార్యులు వారు వేదాంత దేశికుడు వారు చెప్పడం జరిగినది. కళ్ళచ్చగడం కలకళియక్కాలోచి. కంసుడు మరొక అసురుణ్ణి పంపిస్తున్నాడు శ్రీకృష్ణుణ్ణి సంహారం చేయుటకు. ఆ విధంగా వచ్చినవాడు శకటాసురుడు. యశోదమ్మ తమ స్నేహితురాలతో యమునా నదికి వెళ్లారు వనభోజనం చేయడానికి. కృష్ణ శిశు అతన్ని వాళ్ళు ఏ బండిలో వచ్చారో ఆ బండి క్రింద ఒక ఉయ్యాల కట్టేసి దాంట్లో శ్రీకృష్ణుణ్ణి పడకపెట్టేసి వీళ్లంతా మాట్లాడుతూ ఉండే సమయంలో ఆ కంసుని చేత పంపబడినటువంటి ఆ అసురుడు ఆ బండిలో దూరినాడు. అట్లనే కింద పడి శ్రీకృష్ణుణ్ణి సంహారం చేయాలనే రకంగా వాడు ఉండే సమయంలో ఆకలితో కూడినటువంటి ఒక శిశు ఏడించే సమయంలో ఎట్లయితే చేతును పాదాన్ని అటుగిటి కదులుతుందో ఆ విధంగా చేసి ఆ బండి తారుమారుగా పడినట్టు చేసి ఆ శకటాసురుణ్ణి వధం చేశారు శ్రీకృష్ణుడు. ఒక క్షణంలో జరిగినటువంటి కార్యం ఇది. దాన్ని ఇక్కడ అండాలు చెప్పడం జరుగుతుంది. కళ్ళచ్చగడం కృత్రిమంగా వచ్చినటువంటి శకటం. కళ్ళచ్చగడం కలక్కు అడియే అది ఎట్లా నిర్మింపబడి ఉందో ఆ శకటం అది ఆ విధంగా లేకుండా చేసి కళకళియే కాలోచి తమ యొక్క దివ్య పాదముల చేత ఆ కార్యాన్ని శ్రీకృష్ణుడు చేశాడు. ఆ విధంగా చేసిన శ్రీకృష్ణుడు వెళ్ళత్తరవిల్ తుయిలమర్ంద విత్తినై. అది మాత్రం కాదు, ఆ శ్రీకృష్ణుణ్ణి ధ్యానం చేస్తూ మనం మన ఈ నోమును అనుష్ఠించడానికి వెళ్తున్నాం. వెళ్ళత్తరవిల్ తుయిలమర్ంద విత్తినై ఉళ్ళత్తు కొండు మునివర్గళము యోగిగళం. అది మాత్రం కాదు, వెళ్ళత్తు అరవిల్ తుయిలమర్ంద విత్తినై ఆ పారసముద్రంలో యోగ నిద్రలో ఉన్నటువంటి లోకం ఏర్పడడానికి విత్తనం లాంటి కారణంతు ధ్యేయ అని చాందోగ్యం చెప్పినట్టు ఉన్నటువంటి ఆ పరమాత్ముణ్ణి అని అంటున్నారు అంటాడు. మామూలుగా రైతు ఏం చేస్తాడు, పాత్రంలో ఒక పాత్రంలో నీటిలో ఈ విత్తనాలను బొడ్లను నానబెట్టి మరుచటి రోజు దాన్ని పొలంలో ఉపయోగపరుస్తారు, పొలంలో చల్లుతారు. భగవంతుడు కూడా ఒక పెద్ద విత్తనం లాంటి వారు. పాల సముద్రంలో ఆ భగవంతుడు నానబెట్టబడి ఉన్నాడు. ప్రపంచమంతా ఏర్పడడానికి గొప్ప విత్తనం కదా భగవంతుడు, అటువంటి భగవంతుడు నానబెట్టబడి ఉన్నాడు అనే తత్వార్థం కూడా ఈ వాక్యం వలన గోచరమవుతుంది. జగత్కారణ వస్తువుగా ఉన్నటువంటి ఆ భగవంతుడు ఏ పాలసముద్రంలో నిద్రించి ఉన్నారో, యోగ నిద్రలో ఉన్నారో, అటువంటి భగవంతుణ్ణి ఉళ్ళత్తుకొండు తమ యొక్క హృదయంలో అతన్ని ధ్యానం చేస్తూ మునులు యోగులు వీళ్లంతా ఉళ్ళత్తుకొండు మునివర్గళం యోగిగళం తెల్లవారిజామున మెల్ల ఎళుందు మెల్లగా లేచి. ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు మన హృదయంలో ఉండే భగవంతుడు కూడా నిద్రిస్తారని శాస్త్రం. హఠాత్తు మనం లేవకూడదు, మెల్లగా లేచి కూర్చాలి. అందువల్ల ఉళ్ళత్తుకొండు మునివర్గళం యోగిగళం మెల్ల ఎళుందు హరియన్ర పేరరవం హరి హరి హరి అని వాళ్ళు తెల్లవారిజామున చెప్తున్నారు. ఆ శబ్దాన్ని వినలేదా తెల్లవారింది అనే దానికి ఇది ఒక గుర్తు కదా. పక్షీనాదం, అదేవిధంగా శంఖధ్వని, ఈ మునులు యోగులు వాళ్ల యొక్క ఆ హరినామ స్మరణ ధ్యానం, హరినామ ఉచ్చారణం ఇదంతా గుర్తు కదా. ఉళ్ళత్తుకొండు முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோ ரெம்பாவாய், அதంతా హృదయం లోపల దూరి సంతోషం పడినట్టు చేసినది, అందువల్ల నేను నిద్ర నుంచి లేచిరమ్మా అని వీళ్ళు పిలవడం. వెంటనే ఆమె నిద్ర నుంచి లేచి వీళ్లను ఈ గోష్ఠిని సేవించి వాళ్లలో ఒక ఆమెగా చేరి వీళ్ళందరూ కలిసి మరొక గోపకన్యక యొక్క ఇంటి వాకలికి చేరారు. ఆ విషయం తరువాత పాసురంలో. ஆண்டாள் திருவடிகளே சரணம்.